పాకయజ్ఞం వా అన్వాహితాగ్నే పశవ ఉపతిష్టం దగిడా సర్వే పాకయజ్ఞేషాం తనా ప్రజానో రాజానయజమానస్ లోకే మహితామాశ్రియమాణమభినందజయతసులోపవర్షవన్మదేహీతి పశవో వాయుడా పశూనేవోపక్పజతే యజ్ఞం వై దేవా అదుగ్రదయజ్ఞోసురాగం అదుహత్తే సురాయజ్ఞదుగ్ధా పరాభవనయో వై యజ్ఞస్తదోహం విద్వాన్ యజతే ప్యం యజమానం దుహే సా మే సత్యాశీరస్ యజ్ఞస్త భూయాదిత్యా హైష వై యజ్ఞస్తోహస్తైనం దుహే ప్రత్యావై గౌర్దుహే ప్రత్యేనాయమానాయ దుహే వాయుడాయేస్తనాయుడోపూతేసి వాయుర్వత్సోపస్పదేతమానో హోదారమీక్షమాణో వాయు మనసాధ్యాయేన్మాత్రే వత్సముపాపసృజతి సర్వేణ వై యజ్ఞ దేవాసువర్గం లోకమాజన్ పాకయజ్ఞేన అనురశ్రామ్యక్షేణామముపావర్తతాం దేవాసురా వ్యక్వయంత ప్రతీచే దేవా పరాజయమసురాస్రా దేవానుపావర్తత పశవో వైరదేవానవృణత పశవోసురానజుర్యం కామజేతా పశుశ్యాది పరాజేందస్యేటాముపక్వజేతా పశుదేవాలిజం కామజేత పశుమాన్ సాది ప్రతీచేందస్యేటాము పక్వజేత పశుమానే భగవతి బ్రహ్మవాదినో వదంతి సత్వారిడాముపహూయాత్మానమిడాయాము పక్వజేతే దిశాన ప్రియా సుప్రదోర్తిర్మఖోనీత్యాహేడామేవో బహూయాత్మానమిడాయాము పక్వజతేస్తమివ బాలే తద్యజ్ఞశ్రయడా సామి ప్రాశ్నంది సామి మార్జయం దేతత్వతి వా అసురాణాం యజ్ఞో యచ్ఛద్గత బ్రహ్మణా దేవా సమదర్బృహస్పతిస్తనుమిమన్నయ్యాహ బ్రహ్మ వై దేవానా బృహస్పతిర్బ్రహ్మణైవ యజ్ఞకం సందధాతి విచ్ఛిన్నై యజ్ఞకం సమిమం దాత్ిద్యాహ సందత్యై విశ్వే దేవాదిహమాదయం దామిద్యాహ సందత్యై యజ్ఞం దేవేభ్యో నిషదియాం వై యజ్ఞే రక్షిణాం దామస్త పశవోను సంగ్రామం దిశ దేశమానేన ఖలు వై యథా దేవ్యాదత్తం కృతేతాత్మన్ పశోన్ గమజేతే బ్రధ్న బింబస్వేద్యాహ యజ్ఞో వై బ్రధ్నో యజ్ఞమేవ తన్మహయత్సో దేవత్రైవ దత్తం కురుత ఆత్మన్ పశోన్ రమజతే తవ మే మాక్షాయేత్యాహక్షితిమేవోపైతి కుర్వతో మేమోపదసతిత్యాహ భూమానమేవోపైతి సగ్రశ్రవాహ సౌవర్చనసస్తుమిజమోపోజిముచయత్ సత్రిణాగుంహోదాభోక్కామిడాముపాఖాదిముపాఖ్వరితి హోవాచయా ప్రాణేన దేవాధారవ్యానేన మనుష్యాన పానేన విరేణితి చినత్తి సాన చినత్తి ఇది శనత్తేతి హోవాచ శరీరం వా అస్తే తదుపా ఆహ్వథాది హోవాచ గౌరువా అస్తే శరీరం యాం వావతౌ తత్పరిజవదతాయజ్ఞేజేజతేథా ప్రాణేన దేవాంగాధారజరా మనుష్యాదేవం దిశాం జానేన మనుష్యాణేయాం పితృభ్యోగ్రం దిశా పానేన పితే నిజదేవం మేత పశుమాన్ భవత్య సవైతాముపాఖ్వైతి హోవాచయా ప్రజా ప్రభవ ప్రత్యాపవతేర్త్యన్నం వా అస్యేతదు వా ఆహ్వసాదిభ్యో వాచౌషధజో వా అస్యా అన్నమోషధజో వై ప్రజా ప్రభవం వే ప్రత్యాభవం త్రిగదేవం వేదాన్నాదో భవత్యథ వేదాముపాహ్వగిహో వాచయా ప్రజా పరాభవం వేరన గృహ్ణాది ప్రత్యాభవం దేర్గృహ్ణాది ప్రతిష్టా వా అస్యేతదు వా ఆహ్వసాదిభ్యో వాచేదం వా అస్య ప్రతిష్టేదం వై ప్రజా పరాభవం వేదమ గృహ్ణాది ప్రత్యాభవందే గృహ్ణాదిగదేవం వేద ప్రత్యవతిష్టత్రసవేతాముపాహ్వైతి హోవాచయస్యే విక్రమణే ఘతం ప్రజాస్తం దేవం దేపిరం దేతి చినత్తిసా నిణత్తి ఏనశినత్తేతి హోవాచ ప్రతజనయతేకపాయిడాముపాహ్వథా ఇది హోవాచ వృష్టిర్వాయిడా వృష్ట్యై మే నిక్రమణే ఘతం ప్రజా సంజీవం దే పిబంతి జలేవం వేద ప్రైవజాయతేందాదో భవతి. పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే ప్రత్యక్షమన్యే యజ్యజతే యదేవ దేవా పరోక్షమిజ్యంతే తానేవ తద్యజదిగతం వాహారిజమాహరత్యే దేవై దేవా ప్రత్యక్షం జబ్రాహ్మణాస్తానేవ తేన ప్రేణాత్యసో దక్షిణైవాశ్రేషాసో యజ్ఞశ్రైవ శద్రమపి తథా యద్వై యజ్ఞస్య క్రౌరై యజ్జలిష్టం తదం వాహార్యేణాన్ వాహరజతదం వాహార్యస్యాన్వాహార్యప్వందేవదూతావాదేతేజదృత్విజోదిలం వాహార్యమాహరతి దేవదూతానేవ ప్రేణాలిజ్ఞాన్వ్యాది సత్సరిడి చానామన్యదస దేవమన్వాహార్యమభక్తమవశ్యప్తమాత్మన్న దత్తావాదేహ ప్రాజాపత్యోదిదం వాహార్యోజస్వం విదుషోన్వాహార్య క్రియతే సాక్షాదేవ ప్రజాపతిమిధ్యాపరిమితో నిరుప్యోపరిమిత ప్రజాపతి ప్రజాపతేరాత్రే దేవాజ్ఞే కుర్వదేవాదేతం ప్రజాపత్యమన్వాహార్యమవశ్యంతమన్వాహరం తతతో దేవా అభవన్వరాజస్వం విదుషోన్వాహార్య క్రియతే భవత్యాత్మనాపరాస్యభ్రాతృజోభవతి యజ్ఞేన వారిష్టీపక్వేణ పూర్తీరస్యైవం విదుషోన్వాహార్య క్రియతే సత్వేష్టాపూర్తే ప్రజాపతేర్భాగోసేత్యాహ ప్రజాపతిమేవ భాగభేదేన సమర్థగత్యోర్జస్వాన్పయస్వానిత్యాహోర్జమేవాస్మిన్ భయోదధాది ప్రాణాపానౌ మే బాహ్య సమానౌ జానౌ మే ేక్షిత్యేక్షేష్టాముత్రముష్మిల్లోకేన్నస్పదాష్మిల్లోకే ప్రజాపదేవంతిమభిసత్యక్షమేన గమయతి నాస్యాముష్మిల్లోకేన్న క్షీయతే బలిషోహం దేవగజ్రజా ప్రజావాహం భోజా సమిత్యాహ బలిషా వై ప్రజాపతి ప్రజా అసృజతే నైవ ప్రజా సృజతే నరాసగం సత్యాహం దేవగజ్రజా పశుమాన్ భోజా సమిత్యాహ నరాసగం సేన వై ప్రజాపతి పశోన సృజతే నైవ పశోసృజతేహం దేవగజ్రజా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేదమిత్రాహాజుదేవాత్మం సత్యే ప్రతిజ్ఞేన రక్షణమాసయోర్వై దేవాచ్యతి మనోదజం దర్శపూర్ణమాసాభ్యామసుదానపానుదందాజ్ఞేనహముజ్యతి మనోజ్ఞేనమిత్యాహ దర్శపూర్ణమాసయోరేవ దేవతానాయజమానముజ్జతి మనోజ్జగత దర్శపూర్ణమాసాభ్యాం భ్యాదుర్యానపరుదేవాచపతేభ్యాం వ్యోహత్యన్నం వైవాజోన్నమేవారుంధేద్వాభ్యాం ప్రతిష్ట యో వై యజ్ఞస్య ద్వౌ దోహౌ విద్వాన్ యజతౌ భజత ఏవ యజ్ఞం దుహే పురస్తాత్ సోపరిష్టాత్ చైషవ అన్యో యజ్ఞస్య దోహ ఇడాయామన్యో యది హిరోత యజమానస్య నామ గృహీజాత్మా అగ్మన్మాసు దోహ కామాజితి సగ్స్తుతా ఏవ దేవతా దుహే సో భజత ఏవ యజ్ఞం దుహే పురస్తాత్ సోపరిష్టాత్ సరోహితేన త్వాగ్నిర్దేవ గమయత్యాహైతే వై దేవాశ్వాయమాన ప్రస్తరో యదేతే ప్రస్తరం ప్రహరతి దేవాశ్వై దేవయమానగం సువర్గం లోకం గమయతి విదే ముంచామిరసనామిరశ్మే నిత్యాహైష వా అగ్నేర్విమాగస్తేనైవైనం విముంచతి విష్ణో శయ్యోరహం దేవయజ్ఞేన ప్రతిష్టాంగమేదమిత్యాహ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞదేవాన్ తతః ప్రతిష్ఠతి సోమ హం దేవయజ్జిలాసుదేతారేతోషీదేవ్యాహసోమోవేదేతోధాస్యేణైవ రేత ఆత్మం ధత్తే త్వక్తురహం దేవయజ్జిలా పశూనాగం లోపం పుషేదమిత్యాహ త్వష్టా వై పశూనాం మిథునానాగం లోపకృత్తేనైవ పశూనాగం లోపమాత్మం ధత్తే దేవానాం పత్నిరగ్నిర్గృహపతిర్యజ్ఞస్య మిథునం తజోరహం దేవయజ్జిలా మిథునేన ప్రభోజాసమిత్యాహై తస్మాద్వై సునా ప్రజాపతిర్మి సునేన ప్రాజాయ తస్మాదేవ యజమానో మిథునేన ప్రజాదేవేదోదిత్యేదేత్యాహమేదేన వై దేవా అసురాణాం విత్తం వేద్యమమిందం తదద్వేదస్ మేద్రాజుజస్ నామగృహీరాత్రదేవాత్రం వృందే హృదవం దంగురాజినగం రాజస్పోషకం సహస్రిణం వేదో దాతు వాజినమిత్యాహ ప్రసహస్రం పశూనా ప్రజాయాం వాజే జాగదేదేవం వేద ధ్రువాం వేక్ష్యమానా యజ్ఞో నిరక్ష్యతే యజమానో యజమానం ప్రజా ధ్రువామాప్యాజమానా యజ్ఞాన్ వాప్యాజతే యజమానో యజమానం ప్రజాప్యాజతాం ధ్రువాఘతే ్యాహ ధ్రువామేవాప్యాజగతిమాప్యాజమానాయజ్ఞాన్వాప్యాజతేజ్ఞమానోజమానం ప్రజాపదేర్భాన్నామలోకస్తస్మిగస్వాదధామి సహ యజమానేప్యాహాయం వై ప్రజాపదేర్భాన్నామలోకస్తస్మిన్నేమైనం దాతి సహ యజమానేన నిశ్యలది వపారేతవ్యజతేజ్యమాన భాగం రాజ్ఞాత్మానమేవ ప్రేణాచేతావాన్ వై యజ్ఞోజావాన్ యజమాన భాగో యజ్ఞోజమానో యజమాన భాగం ప్రాశ్నాతి యజ్ఞదేవ యజ్ఞం ప్రతిష్టాపయచ్చేతద్వై సూర్యభాగం సోదకయ్యద్వరిశ్చాపశ్చేతం యజమానస్యాయతనయ్యద్వే జరిజత్పూర్ణపాత్రమంతర్వేదినిస్వదేవాయతనే సూర్యవసగం సోదకం గురుదే సదసి సన్మే భోజాయత్యాహ భో వై యజ్ఞ మృతమేవామృతమాత్మం ధత్తే సర్వాణి వై భూతాని మృతముభయం గమనోభయం దిప్రాచ్యాం దిశి దేవాజో మార్జయంతామిత్యాహేష వై దర్శపూర్ణమాసజోరవృచోజాన్నే వైనం భూతాని మృతముభయం గమనోభయం దిదైరేవ సహావృషమవైది విష్ణుముఖా వై దేవాశ్చందోభిరివాన్ లోకాననపదేయమభ్యజగద్విష్ణక్రమాన్ క్రమతే విష్ణు భూత్వాజమానశ్చందోభిమాన్ లోకాననపదైతమభిజగతి విష్ణాక్రమాహిమాదిహేత్యాహ గాయత్రే వై పృథివేష్టభవంతరిక్షం జాగతేద్యౌరానుష్టభేర్దిశ్చందోభిమాన్ లోకాన యథా పూర్వమభిజగతి అగన్వసువస్సువనగన్మేద్యాహసువర్గమేమ లోకమేది సందిశస్తే మాక్షిక్షియత్తేన వస్తస్మై దేవా వృక్షేద్యాహజసాజుదేవైతత్సుభోరశిశ్రేష్ఠోరశ్మీనామాయుద్ధా అస్యాజుర్మేధేహేద్యాహాశమేవైతామాశాస్తే ప్రవాదేశోస్మాల్లోకాచ్చవదేజో విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ హి లోకాయ విష్ణుక్రమాక్రమ్యంతే బ్రహ్మవాదినో వదంది సత్వై విష్ణుక్రమాన్ క్రమేణిమాన్ లోకాన్ భాతృయస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహేదిత్యేష వా అస్య లోకస్య ప్రత్యవరోహోజలాహేదమహమం భ్రాతృయమాభ్యో దిగ్భ్యోస్సి ధీమానేవ లోకాన్ భ్రాతృయస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహతి సంజ్యోతిషా భోగమిత్యాహాస్మిన్నేవ లోకే ప్రతిదిగ్ధ ైంద్రేమావృతమన్వావర్తలిప్యాసౌ వా ఆదిత్యయంగ్రస్తైవామృతమను పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే స్వమేవ వీర్యమను పర్యావర్తతే తస్మాద్ దక్షిణార్ధ ఆత్మనో వీర్యావర్తరోధో ఆదిత్యస్యైవామృతమను పర్యావర్తతే సమహం వృజయా సంవజా ప్రజయత్యాహాశిషమే వైతామాశాస్తే సమిద్ధో అగ్నే మే దీదిహితమే అగ్నేహ్యాహజసాజువేతత్వసుమాన్యజ్ఞాపేజాంభోజాసమిత్యాహాశిషమేతామాసాస్తే బహు వైగాజవత్యశ్యాంతమిశ్రమివచర్యతాగ్నిపావమానేభ్యాంగారిహపత్యమువతిష్టతేనాత్యేవాగ్నిం పునీత ఆత్మానంద్వాభ్యాం ప్రతిష్టత్యాగ్నేగ్రహపదగిత్యాహజసాజువేతం హిమాదిత్యాహ శతం హేమంతా దివా వేతనా పుత్రస్య నామ గృహాత్యం నాదమే వైనం కరోదితామాశమాశాశేతం తవేద్యోష్మదేంద్రోజాద్యుత్రో జాతస్ బ్రహ్మవర్తసీ పుత్రో జాగతే తామాశమాశాశేష్మే జ్యోతిష్మదేమిద్రోజాద్య పుత్రో జాతస్వాస్మిన్ బ్రహ్మవర్చసం దాతి వైరజ్ఞం వయుజ్జల విముంచత్య ప్రతిష్టానో వై సభవతి కస్వాజన కృసత్వా విముంచత్యాహ ప్రజాపతిమైక ప్రజాపతి నైవేనయునక్తి ప్రజాపతి నా విముంచతి ప్రతిష్ఠత్యాశ్వరం వై వ్రతమ విదృక్తం వ్రతోగ్నే వ్రతమలే వ్రతమచారుషమిత్యాహ వ్రతమే విసృజతే శాంత్యా అప్రదాహాయపరాయజ్ఞనివర్తతే పునర్జో వైయజ్ఞస్య పునరాలంభం విద్వాన్ యజతే తమభి నివర్తతే యజ్ఞాపభోవస ఆపభోవేత్యాహైషవేయజ్ఞస్య పునరాలంభస్తే నైవైనం పునరాలభతే నమరుద్ధావాదేతస్య విరాజ్యాహిరాజ్ఞస్సన్న సభ పశవః ఖలు వైబ్రాహ్మణస్య సభేష్వా ప్రాగుక్రమ్యబ్రూజాద్వమాగం అగ్నే విమాగం అశ్వేయజ్ఞయత్యవ సభాగం రుంధే సహస్రం పశూనా ప్రోత్యాశ్య ప్రజాయాం వాజే జాయతే దేవసమిత ప్రసవజ్ఞం వసుమజ్ఞమజంభగాయ దివ్యోగంధర్వ కేతపోః కేతన్నః పునాద వాచస్పతిర్వాచ మధ్యస్వదాదినః ఇంద్రస్య వజ్రోషివార్తఘ్నస్వజాజం వృత్రం వధ్యాత్ వాజస్య న ప్రసవే మాతరం మహేమదితిర్నామవజసాగరామహే యస్యామిదం విశ్వం భువనమా వివేశతస్యాన్నదేవస్య విదా ధర్మతావిషత్ అప్సంతరమితమప్సుభేదమపాముత ప్రశస్తిశ్వశ్వాభవసవాదినః వాయుర్వాత్వామనుర్వాత్వా గంధర్వా సప్తవిగుంసతిః తే అగ్రే అశ్వమాయుంధ్యంతే అస్మిన్ జపమాదధుః అపాన్నపాదాశుహే మనిజవోర్మ్యః కతుర్మాన్వతోర్వాజసాతమస్తేనాజంబాజగుంసే విష్ణాక్రమాస విష్ణాక్రాంతమస విష్ణోర్విక్రాంతమస్యంకౌన్యంకాభిదోరసంజ్ఞౌధ్వాంతం వాదాగ్రమను సంచరం గౌ దూరేంద్రియావాహంపదత్రేతేనాగ్నజ పప్రజః పారయంతు దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజసి దావాజం జేషం దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజసి దావర్షర్థన్నాకం రుహేదమింద్రాజ వాజం వదతేంద్రం వాజం దాపదతేంద్రో వాజమజయిత్ అశ్వాజని వాజని వాజేషు వాజిని వత్యశ్వాహాన్ సమత్సు వాజయ శివాజినవాజం ధావత మరుతాంపసమేతయోజనామిఘ్రమధ్వనస్కభ్రేతకాచ్చాంగత వాజే వాజేవత వాజునో నోధమేత విప్రామృతారతజ్ఞా అస్య మధ్వస్కృతమాదయద్ధం దుగ్ధాజాతమృతమిద్దేవజానే తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వం తు వాజినః నిధద్రవసహస్రసా మేధసా దాస నిష్క్రమః మహోలే రత్నకంస విశేషజభృడేషన్వా భవంతు వాజినో హవేషు దేవదామిద్రవస్వర్గాః జంభయంతో హి మృగకం రక్షాకం శసనేస్మద్యుజమన్నమేవాః ఏషస్య వాజే క్షిమణింతురణ్యతి గ్రీవాయాం బద్ధో అపి కక్ష ఆసని ఋతుం దిగ్రా అనుసంతవే త్వధానం కావ్యస్యన్వాపనే భణత్ ఉదస్మాశ్రవతస్తురణ్యత పర్ణన్నవేరనువాది ప్రగర్భిన శేనస్య భ్రజతో అంగసంవరితశిగ్రావిణ సహోర్జాతరిత్రర ఆమావాజస్య ప్రసవోదకం జ్ఞాదాద్యావా పృథివే విశ్వశంభో ఆమాగంగా విడరా మాతరాజా మా సోమో అమృతత్వాజగమ్యాత్ వాజునా వాజతి దోవాజకం సరిష్యం దోవాజం జేష్యం దో బృహస్పతేర్ధాగమవజఘ్రత వాజునో వాజతి దోవాజకం సశ్రువాగం సోవాజం జిగివాగం సో బృహస్పతేర్భాగేన బ్రహ్మమియం వస్తా సత్యా సంధా భోద్యామింద్రేణ సమధ్వమజే జివతమనస్పతజ ఇంద్రం వాజం విముచ్యధ్వన్ క్షత్రస్యోద్భవసి క్షత్రస్యోనిరసిజాయలే సువోరోహావరోహావరిసువరహన్నాభుభయో సువోరోక్ష్యామి వాజశ్చ ప్రసవశ్చాభిదశ్చ క్రతశ్చ సుమశ్చ మూర్ధాచవ్యశ్నేయశ్చాంద్రాగరశ్చాంద్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతామపానోయజ్ఞేన కల్పతాం జానోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మాయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాం సుభద్రేవాగుం అగన్నామృత అభోమ ప్రజాపతే ప్రజా అభోమ సమహం ప్రజలా సంవజా ప్రజాసమహం రాజస్పోషేణ సంమయా రాజస్పోషోన్నాజత్వాజాజత్వాజజిత్యాజే కామృతమసి ప్రజన నమసే వాజస్కేమం ప్రసవస్సు శుభే అగ్రే సోమగం రాజా నమోషధే స్వత్సు అస్మభ్యం వసుమతేర్భవంతు వజగం రాష్ట్రే గాగ్రజామ పురోహితా రాజస్యేదం ప్రసవ ఆపభోగే మాస విశ్వాభువనాని సర్వతః సరిరాజం వర్యేత ప్రజానం ప్రజాం పుష్టిం వర్ధయమానో అస్మే రాజస్యే మాం ప్రసవశిశ్రుగేదివమిమాస విశ్వాభువనాని సమ్రాట్ అదిత్సందం దాపయతు ప్రజానం రగించనః సర్వవేదాన్ నియచ్చతు అగ్నేహచ్చావదేహన ప్రతినః సుమనా భవ ప్రణాయచ్చ భువస్పదేహ నగా అసినస్త్వం ప్రణాయచ్చత్వర్యమా ప్రభగ ప్రబృహస్పతి ప్రదేవా ప్రోదసో నృగా ప్రవాదేవీ దాతున అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాసం విష్ణుగుం సరస్వతేగుం సవిదారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమం బాలభామహే ఆదిత్యాన విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యద్వాస విదప్రసవేష్నా బాహుభ్యాం వోష్ణోహస్తాభ్యాగుం సరస్వతే వాచోయం దుర్యంత్రేణాగ్నేస్వాసామ్రాజ్యేనాభిషించామేంద్రస్య బృహస్పతే స్వాసామ్రాజ్యేనాభిషించామి అగ్నిరేకాక్షరేణ వాచముదజయదశ్వినోద్యక్షరేణ ప్రాణాపాణాముదజయతాం విష్ణుస్త్రియక్షరేణ ప్రేర్లోకానుదయత్సోమస్తురక్షరేణ చతుష్పద పశోనుదజత్పూషా పంచాక్షరేణ పంక్తిముదజయద్ధాతాహరక్షరేణ రతోనుదజయం మరుతః సప్తాక్షరేణ సప్తపదాగుం శక్వరీ ముదజయం బృహస్పతిరక్షాక్షరేణ గాయత్రేణం విద్రోణవ క్షరేణ త్రిమిత్యుస్తోమముదజద్వరుణోదశాక్షరేణ విరాజముదజయదింద్రజేకాదశాక్షరేణ పృష్ఠభముదజద్విశ్వే దేవాదశాక్షరేణ జగతి ముదజజన్మసమస్త్రిలోదశాక్షరేణ త్రిలోదశగ్యుస్తోమముదజయం రుద్రాశ్చతుర్దశాక్షరేణ చతుర్దశగ్యుస్తోమముదజన్నాదిత్యా పంచదశాక్షరేణ పంచదశగ్యుస్తోమముదజన్నజషోడశాక్షరేణ షోడశగ్యుస్తోమముదజగత్ ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశగ్యుస్తోమముదజగత్ ఉపజామభిషేదోసి నృషదం ద్వా దృషదం భవన సదమింద్రాయ దుష్టం గృహాన్ ఏషతేజోనిరింద్రాయ త్వోపజామగృహేదోశుషదం దాక్షత సదం యోమ సదమింద్రాయ దుష్టం గృహాన్ ఏషతేజోనిరింద్రాయ త్వోపజామగృహేదోసి పృషిభిషదం ద్వాంతరిక్షసదం నాక్ష సదమింద్రాయ దుష్టం గృహాన్ ఏషతేజోనిరింద్రాయ త్వా జే గ్రహా పంచజమీనాదేశాస్రః పరమజా దైవ్యః కోశః సముబ్జిత ఏషాం విషప్రియాణామిషమోర్జగం సమగ్రభీమేష తేజో నిరింద్రాయత్వా అపాగం రసముద్వయసగం సూరితరశ్మిగం సమాభృతం అపాగం రసస్య జోరసస్తంబో గృహ్ణామ్యుక్తమేష తేజో నిరింద్రాయత్వా అయాష్టాజన జంకర్మరాజ సహి ఘనిరుర్వరాజ గాతు సప్రచ్యుతరుణో మధ్వో అగ్రగ్రస్వాయాప్తనువాహాం తనోమైరయద ఉపయామగిషేజోసి ప్రజాపదజేష్టం గృహ్ణాం దేశతేజోని ప్రజాపదజే అన్వహమాస అన్విర్వాన్యంగోషధీరను పర్వతాస అన్వింద్రకం రోదసీవాసానే అన్వాపో అజిహత జాయమానం అనుచేదాని మహగింద్రియాయ సత్రాదే విశ్వమనువిగ్రహత్యే అనుక్షమనసహారేంద్రదేవేరణుదేషస్యే ఇంద్రాణీ మాసునారిషసుపత్నీ మహమశ్రమన్ నహ్యపరం చన జరసామలదేపతి నాహమింద్రాణిరారణసక్షుర్మిషాకపే యేదమ్యగం హమి ప్రియం దేవేషు గచ్చతి రోజాదేవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ ఋతుమామరుజభూషత్ సుష్మాద్రోజసీ అభ్యసేతాన్ బ్రహ్మస్ మహ్నాసనాథలింగ ఆదే మహయింద్రోచ్యుగ్రసమన్యభోయక్షమరం దసేనాహ్యుద్యుం నర్యస్ బాహువోర్మా దే మనో విశ్వద్రియగ్విచారీత్ మానో మధ్యేనా ఫలాదద్భిరన్న ప్రదాశుషే దాతవే భూరియత్తే నవ్యే దేష్ణే శస్తే అస్మిందముక్షే ప్రబ్రవామవయమింద్రస్తువంత ఆకు భరమాగిలే తత్పరిష్టాద్విద్మాహి ప్రావసుపతిం వసూనాం ఇంద్రయత్తే మాహినం దత్రమస్త్యస్మభ్యం దద్భర్యశ్వ ప్రజంధి ప్రజాదారకం హవామహ ఇంద్రమాహపిషా వయమ్ ఉపాధిహస్తాపసునా వృణస్వాప్రయచ్చదక్షిణాలోదసౌజాత్ ప్రజాజావజ్రే వృషభస్సు రాషాక్షుష్మీ రాజావిగ్రహా సోమపావా అస్మే యజ్ఞే వరిహిష్యానిషద్యాథాభవజమానాయ సంయోః ఇంద్రస్వగ్రామాస్వభాగుం అవోభిః సుమృడేకో భవతు విశ్వవేదాః బాధతాన్వేషోభయం కృణోతు సువీర్యస్య పదయస్యామ తస్య భజగం సుమతో యజ్ఞయస్యాపి భద్రే సౌ మనసే శ్యామ సుత్రామా స్వభాగం ఇంద్రో అస్మే ఆరాచిద్వేషస్తలుతర్జుజోతు దేవదేర్నస్త సమాజ ఇంద్రే సంతు విభాజా క్షుమంతో జాధర్మదే మా ప్రోష్మస్మై పురోరథమింద్రాయ శోషమర్చత అధీకే చిదులోకృత్సంగే సమత్సు విగ్రహ అస్మాకం బోధిచోదితాన భంతామన్యకేషా శాఖా అధిహన్వసు అనుమత్యే పురోడాశమష్టాకపాదండర్వపదిధే దుర్దక్షిణాయే ప్రత్యంచ సంజ్ఞాయా అవశేయం దే తన్నైరృతమేకపాదం కృష్ణం వాసః కృష్ణదోషం దక్షిణామేహి స్వాహాహుదింజుషాణ జేషతే నిరదే భాగో భూతే హవిష్మత్యసి ముంచే మమగం హత స్వాహా నమోజితం చకారాదిత్యం చరం నిర్వపది వరో దక్షిణాగ్నావైష్ణవమేకాదశకపాదం వామనో దక్షిణాగ్నే సోమేరమేకాదశకపాలకృంభిరణ్యం దక్షిణైంద్రమేకాదశకపాలవృషభో వహే దక్షిణాగ్నమష్టాకపాలమైంద్రం దృషభో వహే దక్షిణైంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం చరుం ప్రథమజో వత్సో దక్షిణా సౌమ్యగ్యశ్యామాకం చరుం వాసో దక్షిణా సరస్వత్యే చరుం సరస్వతే చరుం విథనౌలాభో దక్షిణ ఆర్మేణమష్టాకపాలం నిర్వపది సౌమ్యం చరుగుం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరుం పౌష్ణం చరుం మారుతమం సప్తకపాలం వైశ్వదేవే మామిక్షాంజావామేకపాలం ఐంద్రాగ్నమేకాదశకపాలం మారుతే మామిక్షాం వారుణే మామిక్షాం కాయమేకపాలం రఘాస్యాహవామహే మరుతో యజ్ఞవాహతరం భేణ సజోషస మోషోణ ఇంద్రవృత్సు దేవాస్తుస్మదే సుష్మిన్నవయా మహేష్య మేఘుషో యుజా హవిష్మతో మరుతో వందతే గీ యద్రామేదరణ్యేజత్సభాయాయ్యదింద్రియే యోద్రేగర్జయనశ్చ కర్మాభయం యద్రేగస్యాధిధర్మణి తస్యాభయజనమసి స్వాహా అగ్రం కర్మ కర్మ కృత సహ వాచామయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తంభేత సుదానవః అగ్నిలేనేకపదే పురోడాశమష్టాకపాదగ్నిర్భవతి సాకకం సోర్యేణాద్యతా మరుద్భస్తాన్నవనేభ్యో మధ్యంతినే చరుం మరుద్భ్యో గృహమేభ్యభ్యః సర్వాసాం దుఃఖే సాయం చరుం పూర్ణాదర్విపదాపదసుపూర్ణా పునరాపద వస్నే భవిగ్రేణావహాశమోర్జగుంశతక్రతో దేహి మే దదామి తే నిమేధే నితే దధే నిహారమిన్నిమేహరా నిహారం నిహరామి మరుద్భ్యస్త్రీణిభ్యః పురోడాశగుం సప్తకపాదం నిర్వపది సాకగుం సూర్యమష్టాకపాదం నిర్వపది సౌమ్యం చరుగుం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరుం పౌష్టం చరుమైరాగ్నమేకాదశకపాలమైంద్రం చరుం వైష్కర్మణమేకపాలం సోమాజమిదే పురోడాశకం శక్రపాలం నిర్వపది పితుర్భ్యో బలిషద్భ్యో ధానాభ్యోష్ట్రేభ్యోభిపాన్యాదీ దుగ్ధే మంథమేతత్వే తతజే సత్కామం ఏతత్వే పితామహ ప్రపితామహజే సత్వామన్మత్రమితలో యథా భాగం మందద్భగం సుసందృశం వాయం మఘమన్మంది శ్రీమహి ప్రణోనం పూర్ణబంధురస్తుతో యాశివ సాగుం అను యోజాన్మింద్రదే హరి అక్షన్నమే మదం దహ్యవ ప్రియా అధోషత హస్తోషత స్వభానవో విప్రాణమిష్టజామతి యోజాన్మింద్రదే హరి అక్షం పితరో మీ మదంత పితరోతి ద్రుపంత పితరో మీ వృజంత పితర పరేదమితర సోమ్యాగంభీరే పృథిభిః పూర్వ్యై అథాభిలభ్యాగుం అపీతజమే నయే సమాదం వదంతి మనోన్వాహువామహే నారాశుంసేన స్తోమేన చమన్మతి ఆనయే గుమనః పునఃక్రత్వే దక్షాగజీవసే జ్యోచ్చ సూర్యం దిశే పునర్నః పితరో మనో దదాతు దైవ్యోజన జీవం రాతకం సచేమహి ఎదరంతరిక్షం పృథివీముద్యాయన్మాతరం వితరం వాయేయం శ్రీమ అగ్నిర్మాతస్మాదేన సోగాదహ భక్త ప్రముంచతు దురితాజాని చ క్రమకరోతు మామనేన సమ్ ప్రతిపూరుషమేకపాలాన్నిర్మభక్తేకమజలిక్తంజావంతో గృహ్యాస్మస్తేభ్యః కమకరం వసూనాగం శర్మాసి శర్మయజమానస్య శర్మ మే గచ్చైకదేవ రుద్రోణద్వితీయాయతస్థ ఆసుస్తే రుద్రవశుస్తంజుషస్వైషతే రుద్రభాగస్రహస్వస్రాంబికజాతంజుషస్వభేషజంగవేష్వాజపురుషాజభేషజమసో అస్మభ్యం భేషజం సుభేషజ్యథా సతి సుగమ్మేషాయమేష్యామరుద్రమదిమహ్యమదేవ్యంభగం సుగంధిం పుష్టిమద్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీరమామృతాత్ ఏషతే రుద్రభాగస్తంజుషస్వతే నాపసేన పరోమోజపతో దేశ్యవతపథన్వాపినాగాస్తృద్వివాసాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం సరుమింద్రాయ సునాశీరాజ పురోడాశం ద్వాదశకపాలం బాలౌయం పయః సౌరుజమేకపాలం ద్వాదశగమగుంసేరం దక్షిణాగ్నేయమష్టాకపాదం నిర్వపతి రౌద్రంగా వేషుకం చరుమైంద్రం దివారుణయ్యమయం చరుం వరినే ధేనుర్దక్షిణాయే దేవాః పురస్సదోగ్నినేత్ర దక్షిణ సదో యమనేత్రాః పశ్చాత్ సదస్వ విదృణేత్రా ఉత్తర సదో వరుణనేత్రాపరిషదో బృహస్పతినేత్రా రక్షోహణస్తేన పాంతు తేనో బంధుభ్యోనుపస్తేభ్య స్వాహ సమూఢకం రక్షసందగ్ధకం రక్షమాగం రక్షోభిసందగ్నే రక్షోర్ష్ణే స్వాహ రమాయస మిత్రే వరుణాయ బృహస్పతే దివస్పదే రక్షోర్ఘ్నే స్వాహ ప్రష్టి వాహీ రథో దక్షిణాదేవస్వాహమిదుఃఖసమేష్ణో బాహుభ్యాం పూష్ణాభ్యాగం రక్ష రక్షసో పథంజుహోమి హతగం రక్షో వధిష్మ రక్షో యద్వస్తే తద్దక్షిణా ధాత్రే పురోడా సంపాదశకపాలన్యర్వపత్యనుమత్యై చరుగుం రాకాయై చరుగుం శ్రీవార్యై చరుం పుహ్వై చరుం విసనౌగా వో దక్షిణాద్నావై స్నవమేకాదశకపాలన్యర్వపత్యైంద్రావైష్ణవమేకాదశకపాలం వైష్ణవం త్రికపాలం వామనో వహీ దక్షిణాగ్నే సోమీజమేకాదశకపాలన్యర్వపదేంద్రా సోమీజమేకాదశకపాలకం సౌమ్యం చరుం బభ్రదక్షి ౌష్ణంచరుం నిర్వపత్యేంద్రాపౌష్ణంచరుం పౌష్ణంచరగ్యశ్యామో దక్షిణావేష్వానరం ద్వాదశకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణావారుణ్యమయం చరుమశ్వో దక్షిణ బాహస్మత్యం చరుణ్ నిర్వపతి బ్రహ్మణో గృహేషి నిపృష్టో దక్షిణైంద్రమేకాదశకపాలకం రాజన్యస్ గృహరణపో దక్షిణాదిత్యం చరుం మహిష్యై గృహే ధేనుం దక్షిణామైరతం చరుం పరివృత్యై గృహే కృష్ణానాభిన్నం కృష్ణాకూటా దక్షిణాగ్నేయమష్టాకపాలకం సేనాన్యో గృహే హిరణ్యం దక్షిణావారుణం దశకపాలకం సోదస్య గృహే మహాని దక్షిణామారుదగం సప్తకపాలం బ్రాహ్మణ్యో గృహే ప్రశ్నర్దక్షిణా సావిత్రం ద్వాదశకపాలం శత్రుర్గృహ ఉపద్భస్తో దక్షిణాశ్వినం ద్విగపాలకం సంగ్రహేతుర్గృహే సభాత్యౌ దక్షిణామోష్ణం చరుం భాగదుఃఖస్ గృహే శ్యామో దక్షిణారౌద్రంగా వేభగం చరుమక్షాభావస్ గృహే సఫల ఉద్వారో దక్షిణేంద్రాయ సుత్రాన్నే పురోణా సమేకాదశకపాలం ప్రతి నిర్వపదేంద్రాజాగుంహోముజేయన్నో రాజా భూత్వాత్రం మధ్యాత్మయేత్రావారిహస్మత్యం భవతి శ్వేతారే శ్వేతవత్సాదే దుఃఖే స్వయం మూర్తే స్వయం అసిత ఆజ్యాశ్వత్సేవాత్రే చతుస్రక్తౌ స్వయమవపన్నాదేశాచారే కర్ణాగిశ్చ తండులాజ్ఞాద్యే కర్ణాస్తపయసిపారిహస్పత్యోజ సహాజ్య మయి ప్రస్వయం కృతమేద్భవతి స్వయం దినం పరిహ స్వయం కృతజిద్భస్వ శ్వేత శ్వేతవత్సా దక్షిణా అగ్నజయ గృహపత జయ పురోడాశమస్తాకపాలం నిర్వపతి కృష్ణానాంబ్రేణాగుం సోపాయ వనస్పత జయ శ్యామాగం సరుగుం సవిత్రయ సత్య ప్రసవాయ పురోడాశం ద్వాదశకపాలమాశూనాంబ్రేణాగుం రుద్రాయ పశుపత జయ గావే భృగం చరుం బృహస్పత జయ వాచస్పత జయ నైవారం చరుమింద్రాయ జ్యేష్ఠాయ పురోడాశమేకాదశకపాలం మహాబ్రేహేణాం మిత్రాయ సత్యాయ ణాం సరుం వరుణాయ ధర్మపతజే జపమయం సరుగం సవితాత్మా ప్రసవానాగం సువదాభగ్నిర్గృహపదే నాగం సోమో వనస్పతే నాగం రుద్ర పశూనాం బృహస్పతిర్వాచామింద్రో జ్యేష్ఠానాం సత్యానాం వరుణో ధర్మపతీనాయ పశుభస్థత ఇమాముష్యాగనమన మిత్రాయ సుమర్థం మహద క్షత్రాయ మహద ఆధిపత్యాయ మహద జానరాజ్యాశవో భరతారాజా సోమోస్మాకం బ్రాహ్మణా నాగం రాజా ప్రతిత్యన్నామ రాజ్యమధాస్వాం తనుపం వరుణో అశుశ్రేచ్చుచే మిత్రస్ వ్రత్యా అభోమామన్మహి మహదరిదస్య నామ సర్వే వరుణశ్చాభోమన్మిత్రగే వైదరాజిమతారేతసోషుదం దయజ్ఞజారిమానన్న ఆనద్విష్ణో క్రమోది విష్ణో ప్రాంతమసి విష్ణో విక్రాంతమసి అర్థేతస్థాపాం పదిరసి వృషా శోర్మృషసేనోదక్షిణస్థ మరుతామోజస్థ సూర్యమర్జసస్థ సూర్యత్మజసస్థమాందాస్థవాసాశక్వరేస్థ విశ్వభృతస్థ జనభృతస్థాగ్నేస్తేజస్థాపామోషే నాగుం రసస్థాపో దేవేర్మధుమతేర గృహన్నోర్జస్వతే రాజసూయాజచితానా యాభిర్మిత్రరుణాభ్యషం చాభిరంగమనయన్నరాజే రాష్ట్రదాశ్చ రాష్ట్రం దత్త స్వాహ రాష్ట్రదాశ్చ రాష్ట్రమముష్మై దత్త దేవేనాపస్సం మధుమతేర్మధుమతే సృజ్య ధర్మహిమర్చాయమన్వానాథక్తస్వదేర్మహిమర్చ క్షత్రజాగదేరృష్టమసి వాచో బంధుస్తపోజా సోమస్య ధాత్రమసి శుక్రావ శుక్రేణోత్పునామి చంద్రాశ్చంద్రేణామృత అమృతేన స్వాహారాజసూయాదమిదానా ప్రథమాదోమ్యనేలోచయేతృష్టావశ్యువసాన అస్యాగ్రే వరుణస్వధస్థమపాగం శిశుమాతృతమా సంత క్షత్రస్యోర్మమసి క్షత్రస్య జోనిరస్యామిన్నో అగ్నిర్గ్రహపతిరామిన్నజింద్రోవిద్ధస్రవావిన్న భూషా విశ్వవేదా ఆవిన్నో మిద్రావరుణావితావృధావామిన్నేద్యావామిథివ్రతే ఆవిన్నా దేవ్యరిచర్విశ్వరోద్యావిన్నో యమసావామిష్యారుణోస్యాం విశ్వస్మిన్ రాష్ట్రే మహదే క్షత్రాయ మహద ఆధిపత్యాయ మహదే జానరాజ్య ేషమోపరాజాస్మాకం బ్రాహ్మణానాగుం రాజేంద్రస్య వజ్రో శివాద్రగ్ధస్తజాం వృత్రం మధ్యాక్షత్రుపాధనాస్థ పాదమా ప్రత్యంచం పాదమాదిర్యం చ మన్వంచం మా పాదదిభ్యో మా పాద విశ్వాభ్యోమానాస్త్రాభ్య పాదహిరణ్యవర్ణామృతసామ్యోగేజోణావృతౌ సూర్యస్యారోహతం వరుణమిత్రగర్తం తతశ్చ క్షాథామదిచింద్రితించ సమధ్యమాదిష్టగాయత్రే ద్వాసంతసామవద ప్రవృత్మోరసంతరగోదామాన్యర్దేవతాం బ్రహ్మద్రవిణముగ్రామాదిష్టత్యష్ణుగ్వాసంతసామవద పంచదశస్తోమో బృహత్సామేంద్రో దేవతాక్షప్రం ద్రవిణం విరాజమాదిష్ట జగదే ద్వాసంతసామవద సప్తదశస్తోమో వై గోపగం సామవదతో దేవతా విద్రవిణముదే చైమాదిష్టానుష్ణుగ్వాసంతసామవత్రే ంశస్తోమో వై రాజగం సామిత్రావరణౌ దేవతాబలంద్రవిణమోర్ధ్వామాదక్షాంద్రిస్వాసందామవదు తృణవత్రయస్తృగుంశౌ స్తోమౌ శాక్వరదైవతే సామనే బృహస్పతిర్దేవతావచ్చో ద్రవిణమేదృంచాన్యాదృంచైతాదృంచ ప్రతిదృంచమితశ్చ సంవితశ్చ సఫలాః శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగిష్ట సత్యశ్చ తపాశ్చాత్యగంభా అగ్నరే స్వాహ సోమాయ స్వాహ సవిత్రే స్వాహ సరస్వత్యే స్వాహ భూష్ణే స్వాహ బృహస్పతే స్వాహేంద్రాయ స్వాహ ఘోషాయ స్వాహ శ్లోకాయ స్వాహ గుంజాయ స్వాహ భగాయ స్వాహ క్షేత్రస్య పదయే స్వాహ పృథివ్యే స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమసే స్వాహ నక్షత్రేభ్య స్వాహాభ్య స్వాహ ఔషధేభ్య స్వాహ వనస్పతిభ్య స్వాహ చరాచరేభ్య స్వాహ పరిప్లవేభ్య స్వాహ సరేభ్య స్వాహ సోమస్య త్రిషదశితమేమేషద్భోజామృతమసి మృత్యోన్మా పాహి విద్యోన్మా పాహ్యవేష్టాదం దశోకానిరస్తన్నముశే శిరః సోమో రాజా వరుణో దేవా ధర్మసువశ్చ తే వాచకం సువంతాన్ తే ప్రాణకం సువంతాన్ తే చక్షుస్సువంతాన్ తే శ్రోత్రగం సువంతాగం సోమస్తత్మాజుమ్నేనాభిరంజామ్యగ్నేస్తేజసూర్యస్య వర్చసేంద్రస్యేంద్రియేణ మిత్రావరుణజోర్వీర్యేణ మరుదామోదసాక్షత్రాణాహరం క్షత్రపతిరస్య దివస్వాహి సుమాపవిద్గన్నధరాగుదేశేరయం వక్షజమనుసంచరం దేస్ పర్వతశ్రమిడభస్రమిక్షేనావశ్చరంతి స్వసిత ఇయానాయత్తే క్రదే వరుణ్ణామ తస్మై హుతమసి జమేష్టమసి రావదేన త్వదేదాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే దుహమస్తన్నో అస్తు భజగ్రిస్తా భవదోరీనా ఇంద్రస్య వజ్రో శివాత్రగ్ధస్తజాజం రుద్రం బద్ధ్యాన్నిద్రావరుణయో స్వాశాస్త్రో ప్రశిషాగ్నజ్ఞయజ్ఞస్య యోగేన విష్ణా క్రమసి విష్ణాస్త్రాన్ తమసి విష్ణోర్విక్రాంతమసి మరుతాంతసమేజాబ్రహ్మణస్తమహమింద్రజేణ వీర్యేణ పశూనా మంజునసతమే మన్యద్భోజాన్నమో మాత్రే పృథివే మాహం మాతరం పృథివేగం హిగం సుషం మాతా పృథివే హిగం చేదయ తస్యాజుగస్యాజుర్మేధేర్గస్యోర్జం మేధేషుంగసి వచ్చో శివచ్చో అగ్నదే గృహపతయే స్వాహ సోమాగమనస్పతే స్వాహేంద్రస్ బలాజ స్వాహ మరుతామోదసే స్వాహంసస్సుషద్వసురంతరిక్షసద్భోగావేదిషదతిషద్రోణసత్ నిషద్వసదృతసద్యోమసద్జాగోజారిద్రజారిదం బృహత్ నిప్రాసి వరుణోసి సమహం విశ్వైర్దేవై క్షత్రస్ నాభిరసి క్షత్రస్యోమాసేదశామాసేదమాత్వాహిగుంసేన్మామాహిగుంసేన్షసాదశతం పశ్చాస్వాసాజాగశుక్రదుర్బ్రహ్మ స్వగం రాజం బ్రహ్మాసి సవిదాసి సత్యసవోబ్రహ్మ రాజం బ్రహ్మాసేంద్రోసిబ్రహ్మ రాజం బ్రహ్మాసి మిత్రోసి సుషేవో బ్రహ్మ బ్రహ్మాసి వర్ణోసి లక్ష్యధర్మేంద్రస్య వజ్రోసి వాత్రఘస్తేన మేరధ్యదిశోభ్యరగం రాజా భూ సుశ్లోకా